శుంభాసురుని మరణము. అని అప్పుడు దేవి శుంభుని కామార్తునిగా తెలిసికొని చిరునవ్వుతో, ఓరి మందమతి, కామపీడితుడవై ఏల దుఃఖింతువు? నాతో యుద్ధము చేయుటకుత్సాహపడనిచో కాళికతోగాని చండికతోగాని యుద్ధమును చేయుము. వారు నీకు తగినవారే, వారితోనే నీవు యుద్ధము చేయుము. నేను నీతో యుద్ధము చేయను అని పలికి కాళికతో ఇట్లనెను, కాళికా, నీవే ఇతనిని సంహరింపుము అనినంతనే ఆమె వెంటనే గదచేత ధరించి యుద్ధమునకు సిద్ధమయ్యెను. అప్పుడు కాళి శుంభులకు భీకర పోరాటము జరిగెను. దేవతలందరూ చూచుచుండ శుంభుడు గదను కాళిపై విసిరెను. కాళియు గదతో రాక్షసుని చావమోదెను, మరియు గదతో అతని రథమును విరుగగొట్టెను, మరియు సారథిని చంపెను. అంతనాతడు కాళిపై గద విసిరి నవ్వెను. కాళిక అతని గదను తప్పించుకొని ఖడ్గముతో అతని బాహువును నరికెను. అతడు నెత్తురు కారుచున్నను గదతో కాళికను మోదెను. కాళీదేవి అతని రెండవ చేతిని కూడా కత్తితో నరికి వైచెను. వాడామెను తన్నబోయెను. ఆమె వెంటనే వాని కాళ్లను రెంటిని ఖండించెను. పిదప వాని తలగూడా నరికి వైచెను. చచ్చి నేలపై బడిన ఆ రాక్షసుని చూచి ఇంద్రాదులు గంతులు వేసిరి. అప్పుడు వాయువు చల్లగా వీచెను. దిక్కులు నిర్మలములాయెను. అగ్ని ప్రదక్షిణ జ్వాలలతో తేజరిల్లెను. తక్కిన రాక్షసులు జగనాత్మకు కైమోడ్పులందించిరి. ఈ శుంభాదుల వధను దేవతా సంరక్షణమును చదివినవారు పరమ భక్తులగుదురు. దీనిని విన్నవారు పరమ భాగవతులు కాగలరు. శ్రీదేవి చరిత్ర వలన సంతానహీనులకు సంతానము, ధనహీనులకు ధనము కలుగును. రోగులు ఆరోగ్యమును పొందెదరు. మహాకాళి శక్తి శుభ పవిత్ర చరిత్ర విన్నను చదివినను శత్రుభయము మృత్యుభయము తొలగిపోవును. మోక్షమును కూడా పొందగలరు. సురధోపాఖ్యానము. జనమేజయుడు పూర్వము దేవీనారాధించి ఎవడు గొప్ప ఫలము పొందెను, ఆ తల్లి ఎవని ఎడల సుప్రసన్నయ్యెను నాకు తెలుపుమనగా వ్యాసుడు ఇట్లు చెప్పెను. పూర్వము స్వారోచిష మన్వంతరము నందొక రాజు కలడు. అతని పేరు సురధుడు. అతడు ప్రజాపాలన తత్పరుడు, మహోదారుడు, ఏకపత్నీరతుడు, గురుభక్తికి పరాయణుడు. పర్వతవాసులగు మ్లేచ్చులు ఆ రాజుతో పగబూని చతురంగ బలముతో సురధుని రాజ్యము నపహరింపతలబడిరి. సురధుడు తన సేనలతో వైరులన్నెదిరించెను. దారుణమగు రణము జరిగెను. మ్లేచ్చుల బలము కొంచమేయ్యను. దైవమనుకూలింపనందున రాజు ఓడెను. అతడు దుర్గముచే రక్షింపబడిన తన పట్టణము చేరెను. తన మంత్రులు తనను విడిచి శత్రుపక్షములో చేరుటచే తానేమి చేయవలెనని విచారించెను. పట్టము దుర్గరక్షితమగుటచే శత్రువులు అందు ప్రవేశింపలేరు. పాపాత్ములైన నా మంత్రులు నన్ను శత్రువులకు పట్టించిననేమి చేయవలెను? లోభులెంతటి పనినైనా చేయుదురు అని విచారించి గుర్రమునెక్కి ఒంటరిగా అరణ్యములో ప్రవేశించెను. అక్కడకు మూడు యోజనములు దూరమున ఒక మహర్షి ఆశ్రమము కలదు. ఆశ్రమమునకేగి అచటి వాతావరణమునకు పరమానంద భరితుడయ్యెను. తన గుర్రమునొక చెట్టునకు కట్టి సవినయముగా ముని వద్దకేగి అతనిని దర్శించెను. ముని అతనినాదరించి, నీరాకకు కారణమేమి, నీవెవ్వడవు అని ప్రశ్నింపగా, నేనొక రాజును, నా పేరు సురధుడు. నేను శత్రువులకు ఓడిపోయి వచ్చితిని, నిన్ను శరణు జూచితినెనను. అంతట ముని, నీ విచట నిర్భయముగా నుండుము, ఇచట దొరికిన ఆహారముతో కాలము గడుపుము. నీ శత్రువులిక్కడికి రాజాలరు అనగా రాజు నిశ్చింతగా అచట నివసించుచుండెను. ఒకనాడు చెట్టు క్రింద కూర్చొని తన రాజ్యము గూర్చి విచారించుచుండగా ఒక కోమటి అచటికి వచ్చెను. అతనిని రాజు, నీ వేల ఇక్కడకు వచ్చితివని ప్రశ్నింపగా, అతడు, ధనాశాపరులైన నా భార్యాపుత్రులు ఇంటి నుండి నన్ను వెడలగొట్టిరని చెప్పెను. రాజు వైశ్యుడు ఇరువురును ముని వద్దకు వెళ్ళి తమ విచారమును వెల్లడించి దుఃఖశాంతికి ఉపాయము తెలుపుమని ప్రార్థించిరి. మహామాయకు దేవతలు సైతము మోహితులగుట వ్యాసుడు జనమేజయునకు చెప్పుచున్నాడు. రాజా, పూర్వము విష్ణువు బ్రహ్మ విద్యా ప్రాప్తికై 10,000 సంవత్సరములు తపస్సు చేసెను. అట్లే అజ్ఞానము తొలగుటకై బ్రహ్మ కూడా తపస్సు చేసెను. ఒకనాడు విష్ణువు బ్రహ్మయు ఒకచోట కలుసుకొనిరి. వారిరువురును పరస్పరము ప్రశ్నించుకొనుటలో, నేను సృష్టికర్తనని, బ్రహ్మ నేను సృష్టికర్తనని విష్ణువు వాదించుకొనుచుండగా, వారిరువురి నడమ తెల్లని పొడవు లావుగల అద్భుతమైన లింగము ఉద్భవించెను. మరియు ఆకాశవాణి ఇట్లు వినిపించెను. ఓ మహానుభావులారా, మీరు వివాదమునకు దిగవద్దు. ఈ లింగము యొక్క చివరనుగాని మొదలనుగాని ఎవరు చూచివత్తురో వారు గొప్పవారని ఆకాశవాణి పలికెను. ఆ మాట విని బ్రహ్మ చివరను, విష్ణువు మొదలును చూచివచ్చుటకు బయలుదేరిరి. విష్ణు చాలా శ్రమపడినను మొదలు చూడలేక వెనుకటి చోటికి వచ్చెను. బ్రహ్మ చివర చూడలేక శివుని శిరస్సు నుండి పడిన మొగలి పువ్వును చేత పట్టుకొని సంతోషముతో తిరిగి వచ్చి విష్ణువుకు ఆ మొగలి పువ్వును చూపించి, శివుని తలను జూచిన గుర్తుగా శివుని తలనున్న మొగలి పువ్వును తెచ్చి తిని, నేను చివర చూచినట్లు ఇదియే గుర్తని బ్రహ్మ పలికెను. సాక్ష్యమున్ననేగాని నేనంగీకరింపనని విష్ణువునగా, ఈ మొగలి పువ్వే నీకు సాక్ష్యము చెప్పునని బ్రహ్మ పలికెను. ఆ పువ్వు బ్రహ్మ శివుని తలను చూచిన మాట నిజమే అని పలికెను. శివుడు, నీ మాట నిజమననిచో నేను నమ్మెదనని విష్ణువు పలుకగా, శివుడు కోపించి నా శిరస్సు నుండి జారిపడుచుండగా మధ్యలో బ్రహ్మకు దొరికినది కాని ఇతడు లింగము తలను చూడలేదు. నీవు అసత్యము చెప్పితివి కనుక పూజకు నీవు పనికిరావు, నిన్ను విడిచిపెట్టుచున్నానని శివుడు పలికెను. అప్పటి నుండి మొగలి పువ్వు శివపూజకు పనికిరాదయ్యెను. ఇట్లు మహామాయ జ్ఞానులను కూడా మోహభ్రాంతులకు వసులనొనర్చుచున్నది. ఇక సామాన్యుల మాట చెప్పిడిదేమి అని పలికెను.